బ్రహ్మమున్నగు దేవతలు మహర్షులు విష్ణులోకమునకు పోయి శ్రీవిష్ణువును రావణాది దుష్టరాక్షసులను సంహరించి జనులకు శ్రేయమును సమకూర్చుమని ప్రార్థింపగా శ్రీవిష్ణువు దశరథునికి తనేడుగా కౌసల్యాగర్భమున జన్మించెను. అప్పుడు కౌసల్య శ్రీవిష్ణువును ఈ విధముగ కొనియాడినది. కౌసల్యోవాచ బాలకాండ మూడు సరగా దేవదేవనమస్తేస్తూ శంఖ చక్ర గదాధర పరమాత్మాచ్యుతో రుట్నంతః పూర్ణస్త్వం పురుషోత్తమహవదంత్యగోచరం వాచాం బుద్ధ్యా దీనామతీంద్రియం త్వాం వేదవాదిన సత్తమాత్రం జ్ఞానేక విగ్రహాం త్వమేవ మాయ విశ్వం సృజ న్యవని హింసిచ సత్వాది గుణసంయుక్త స్థుర్య ఏవామల సదా కరోషివ నక్తాత్వం గచ్చసివ నగచ్చసి నశృణోషి శృణోషివ పశ్యసిప నపశ్యసి అప్రాణోహ్యమనో శుద్ధ ఇత్యాది. శృతిం బ్రవీత్ సంసర్వేషు భూతేషు తిష్టన్నపి నలక్ష్యసే అజ్ఞానధ్వాంత చిత్తానాం వ్యక్త ఏవ సుమేధసాం జఠరే తపదృశ్యంతే బ్రహ్మాండాః పరమాణవః. 20. త్వం మమోదర సంభూత ఇతి లోకాన్ విడంబసే భక్తే సుప్రవశ్యంతే దృష్టం మేయుధ్యరనుత్తమ సంసార సాగరే మగ్న పతిపుత్ర ధనాదిపు భ్రమామి మాయాతే రెండు ద్యపాదమూలముపాగత దేవత ద్రూపమే తన్మే సదా తిష్టతు మానసే అహెరుకుతార్ధాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజః కణాదం స్పృశామేత్ పద్మజ శంకరార్భిర్విముగ్యతే రంధితమానసే సదా ఆవృణోతు నమాం మాయా తవ విశ్వమోహిని. ఉపసంహార విశ్వాత్మన్నదో రూపమలౌకికం దర్శే స్వమహానంద బాలభావం సుకోమలం లలితాలింగ నాలా పైస్తరిష్యముకటం తమః తావ దేవదేవ శంఖచక్రగదాధర పరమాత్మ అచ్యుత అనంత నమస్సులు. నీవు వాచామగోచరుడవని మనోబుద్ధులకు గోచరింపవని అతీంద్రియుడవని వేదవేత్తలు చెప్పుచున్నారు. నీవు జ్ఞాన శరీరుడవు సత్తామాత్రుడవు. నీవే నీమాయతో లోకాలను సృజించి రక్షించి సంహరిస్తూ ఉంటావు. సత్వ రజస్తమోగుణములతో ఉన్నను నీవు నిర్మలుడవు. చేయనట్లున్నను ఏమీ చేయవు. నడుస్తున్నట్లు పును నడువవు. శబ్దాన్ని వింటున్నట్లుంటావు వినవు. చూస్తున్నట్లుంటావు కాని చూడవు. నీకు ప్రాణం మనస్సులు లేవు. శుద్ధుడవని శృతులు చెప్పు చున్నవి. నీవు సమస్త భూతమునందును సమమముగా వ్యాపించినవాడవైనను అజ్ఞానమను చీకటి మనస్సునందు గలవారికి కనబడవు. తత్వము తెలిసిన శుద్ధ జ్ఞానులకు గోచరించెదవు. నీ కడుపులో బ్రహ్మాండములన్నీయు పరమాణువులవలె కనబడుచున్నవి. నీవు నా కడుపున పుట్టితివని లోకులకు భ్రమ కలిగిస్తున్నావు. నీవు భక్త పరాధీనుడవని నేనిప్పుడు స్పష్టముగా చూచుచున్నాను. నేను నీమాయకు చిక్కి సంసారసాగరమున మునిగి భర్తపుత్రుడు ధనము మున్నగువానిపై ఆశచే బద్ధురాలేయున్నాను. ఇప్పు నీ పాదములు పొందితాను కనుక. 21. ఇక మోక్షమునందగలను దేవా. ఇప్పుడీ రూపము నామనస్సు నందెల్లప్పుడు యుండుగాక. జగన్నివాస రామ నీపాదకమల ధూళి లేసుమున నేను ధాన్యురాలనైతిని. అహే బ్రహ్మ రుద్రాదులు కూడా ఎంత వెదకి పొందజారుకున్నారో అట్టి పాదకమలము స్పృశించు భాగ్యము నాకు కలిగినది. విశ్వాత్మ ఆలౌకికమైన నీరూపమును ఉపసంహరింపు మహానంద. నామనస్సంతయు ఆనందము కలుగునట్లు సుకుమార శిశురూపమును పొంది నాకు చూపుము. అబాల రూపమును చూచి నీ విలాస చేష్టలను చూచి నిన్ను కౌగలించుకొని నీ మాటలు వింటూ ఈ అజ్ఞానమును దాటేదను. శ్రీరాముడు తన సోదరులగు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో వశిష్ఠుని వలన ఉపనయనమును పొంది సమస్త విద్యలందు ప్రవీణులైరి. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థము రామలక్ష్మణులను తీసుకుని పోవుచుండగా తాటకి వారిని అడ్డగించెను. రాముడు దానిని వధించెను. విశ్వామిత్రుడు అస్త్రవిద్యను వారికి నేర్పెను. రాముడు యాగ సమయమున సుబాహుని వధించి మారీచుని దూరతీరాలకు విసిరివేశెను. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను మిథాలనగరమునకు తీసుకుని పోవుచుండ మార్గమధ్యమున గౌతమాశ్రమమున శిలారూపమున పడియున్న అహల్యకు రామపాద సంస్పర్శనముచే శాప విముక్తి కలిగినది. అప్పుడామె రాముని ప్రకారముగా సంస్తుతించెను.